శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము బృహదారణ్యకోపనిషత్ తృతీయ అధ్యాయము 3.1. ప్రథమ బ్రాహ్మణము విశ్వము అనబడు అశ్వమేధాస్వము. ఈ విశ్వమంతా ఒక యజ్ఞము లేక యాగముతో పోల్చతగనది. అట్టి విశ్వదృశ్యమును అశ్వమేధయాగములోని యజ్ఞాస్వముగా అన్వయించి చెప్పబడుతోంది. బృహదారణ్యకోపనిషత్ మేధాస్వము మేధబుద్ధి. అశ్వము మనోరూపుడగు జీవుడు. సంచరించే స్థానము పాంచభౌతిక జగత్తు. గెలువవలసినది సోహం లేక ఆత్మాహం భావన. అట్టి విశ్వర్చన అనే యజ్ఞాస్వమునకు ఉషోదయము డోన్ బ్రహ్మముహూర్తము శిరస్సు. సూర్యుడు చక్షువులు. వాయువు ప్రాణము. అగ్నియే ఉష్ణము వైశ్వానరము. సంవత్సరమే ఆత్మ జీవాత్మ. గిలోకము దేవతాలోకము స్వర్గలోకము వీపు. ఆకాశమే ఉదరము పొట్ట. పృథివీ భూమియే అద్దాని పాదస్థానము పాదాస్యము. తూర్పు దక్షిణ పడమర ఉత్తర దిక్కులే ఆ యాగాస్వము యొక్క పార్శ్వములు. ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్య అవాంతర దిక్కులే ఆ విశ్వయజ్ఞాస్వము యొక్క ప్రక్కటముకలు. వసంత గ్రీష్మ వర్ష శరత్ శిశిర హేమంత 6 ఋతువులు ఆ అశ్వము గుగము యొక్క అవయవములు. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వేజ కార్తీక మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణములనబడే 12 మాసములు ఆ గుగము యొక్క సంధులు. ప్రతి మాసములోనీ శుక్ల కృష్ణపక్షములు అద్దాని పాదములు. రాత్రింబవళ్లే ఎముకలు. నక్షత్రములే అద్దాని ప్రతిష్ఠ కాంతిపుంజములు. ఆకాశములోని మేఘములే అద్దాని మాంసపుంజములు. ఇసుక నేలయే ఆ సృష్టియజ్ఞాస్వము యొక్క అసనము ఆకలి. భూమిపై ప్రవహిస్తున్న నది ఉపనదులే అద్దాని నాడులు. పర్వతములే ఆ గుగుము యొక్క హృదయమునకు చెందిన దక్షిణ ఉత్తర భాగములలో గల మాంసపిండములు. ఔషధీ వనస్పత వృక్షజాలము ఆహారధాన్యములు పెసలు మినుములు మొదలైన అపరములు ఆ గుర్రము యొక్క వెంట్రుకలు కేశములు రోమము. ఉదయము నుండి మధ్యాహ్నము వరకు 6.12 నూన్ ప్రకాశించు సూర్యుడు ఆ గుర్రము యొక్క తూర్పు దిక్కు. మధ్యాహ్నము నుండి సాయంకాలము 12:00 to 6:00 PM వరకు ప్రకాశించు సూర్యుడు అద్దాని ఉత్తర దిక్కు. విద్యుత్ వెలుగుయే ఆ గుర్రం యొక్క అంగముల విస్తరణ. వర్షమే అద్దాని మూత్రవిసర్జన. వాక్కు సమస్త శబ్దములు ఆ గుర్రము యొక్క సకలింపులు. ఇంకా కూడా అహోరాత్రములు రాత్రింబవళ్ళు అశ్వమేధ యాగంలో అశ్వమును పూజించినప్పుడు అమర్చే బంగారు ఈ వెండి మంగళ జలపాత్రలు. తూర్పు పశ్చిమ సముద్రములు ఆ పాత్రలు ఉంచు స్థానములు. ఈ విధంగా ఈ విశ్వ అశ్వమేధము లేక మేధాస్వము లేక ప్రజ్ఞావిషయ సంచారము విధ్యానించబడుగాక. ఈ సమస్తము కూడా అట్టి అశ్వమేధాస్వము యొక్క లేక పరమాశయమగు పరమాత్మ యొక్క మహిమయే. ఈ విధంగా ప్రజాపతి సృష్టికర్త యొక్క అంగముగా గల ఈ దృశ్య జగత్తుకు సముద్రమే ఉత్పత్తి స్థానము. అందుచేత ఆత్మధ్యాన సిద్ధి కొరకై ఈ దృశ్య జగత్తుకు సముద్రము పుట్టినిల్లు అని ధ్యానించబడుగాక. 3.2. ద్వితీయ బ్రాహ్మణము మానసికాశ్వమేధ యాగము మేధబుద్ధి. అశ్వము మనస్సు. సంచరించునది దృశ్యజగత్తులు. ఆశయసిద్ధి సోహం తత్వం భావన. ఓం నైవ ఇహ కించన అగ్ర ఆసీత్ మృత్యునైవ ఇదం ఆవుతం ఆసీత్. 3.2.1. ఏ నామరూపాత్మకమైన ప్రపంచము ఎదురుగా కనిపిస్తోందో ఇదంతా కూడా మొట్టమొదట సృష్టికి పూర్వం కించిత్ కూడా లేనేలేదు. సృష్టిగాని లయముగాని లేవు. భక్షించు ధర్మముగల మార్పుచేర్పుల ప్రదర్శన రూపమగు మృత్యువు కూడా లేదు. మొట్టమొదట కేవలమగు పరమాత్మ ద హోల్ బియాండ్ అబ్సొల్యూట్ సెల్ఫ్ మాత్రమే అఖండమై నిర్విషయమై ఉన్నది. అట్టి కేవలము నుండి లీలగా క్రీడగా సృష్టి యొక్క కల్పన యొక్క అన్యము యొక్క అభిలాషగా ఒకనొక పురుషకారము ఆన్ ఇంక్లినేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ వర్క్మన్షిప్ బయల్వెడలింది. అనన్యము నుండి జనించిన అట్టి అన్యాభిమాన పురుషకారమే హిరణ్య గర్భుడు. ఆయనయే అన్యరూపమగు ఈ సృష్టి అంతటికీ కర్త. అట్టి హిరణ్యగర్భుడు సంకల్పము, భావన మరియు ఉత్సుకతలను సూక్ష్మతర దేహముగా కలిగి ఉన్నారు. ఆయన నుండి మననరూపముగు మనస్సు బయల్విడలింది. అట్టి పరమాత్మ నుండి జనించిన హిరణ్యగర్భుడు సృష్టి యొక్క సామర్థ్యము కొరకై తన యొక్క జనన స్థానముగు పరమాత్మను పూజించటానికే, అర్చించటానికే ఉపయుక్తంగా ఉదకము, జలము ను జనింపజేశారు. అశ్వమేధ యాగ విధులలో గల జలముతో అభిషేక ప్రారంభము ఇదియే. యా ఏవం ఏతత్ అర్కస్య అర్కత్వం వేద. పరమాత్మతత్వోపాసన సహకారికముగా జలమును ఎరిగినవాడు జలముచే సుఖము పొందగలడు. అట్టి ఉదకము ఆపహ సూర్యుని తేజోరూపము కూడా అయి ఉన్నది. జలములో ఏ రసతత్వము స్థానము కలిగి ఉన్నదో అట్టి రసతత్వమే ఘనీభూతమై పృథ్వీ రూపముగా కూడా దాల్చుచున్నది. హిరణ్యగర్భుడు శ్రమించినవాడై జలతత్వము నుండి పృథ్వీతత్వము జనింపజేస్తున్నారు. తస్య శ్రాంతస్య తప్తస్య తేజోరసో నిరవర్తత ఆజ్ఞః 3-2-1. అట్టి సృష్టి సంకల్పియగు హిరణ్యగర్భుడు శ్రమ సంతాపములను పొందినవారైనారు. అప్పుడు తన తేజస్సు యొక్క సారముగా అగ్నిని సృష్టియందు ప్రవేశింపజేయసాగారు. పరమాత్మ యొక్క సృష్ట్యభిమానరూప తేజో ప్రదర్శన రూపుడగు హిరణ్యగర్భుడు సృష్టి కల్పన చమత్కారం యొక్క సంసిద్ధత కొరకై తనను తాను 3 విధములుగా విభజించుకుంటూ ప్రదర్శనము కలిగి ఉంటున్నారు. 1 అగ్ని 2 ఆదిత్యుడు 3 వాయువు. 1 త్రేతాగ్నులు ఆహవనియాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, 2 ఆదిత్య, తృతీయ ఆదిత్యుడు, మనువు, రుద్రుడు. సృష్టి స్థితి లయము. 3 వాయుం, తృతీయం నిశ్చలవాయువు, వాయుచంచలము, వాయుతరంగములు, వాయువుచే తదితరల వస్తువుల కదలికలు, ఇంకా కూడా త్రికరణములు, మనోవాక్కాయములు, త్రిపుటిత్రయము, జ్ఞాతృ జ్ఞానజ్ఞేయములు, తెలుసుకొనువాడు, తెలుసుకొనుట అతెలియబడినది, కర్తృ కారణ కార్యములు, ద డూయర్, ద కౌజ్ అండ్ ద డూయింగ్, ద్రష్ట దర్శన దృశ్యములు, ద పర్సీవర్, ద పర్సెప్షన్, ద కోంటెక్స్ట్. పరమపురుషుడగు ప్రాణేశ్వరుని ప్రాణశక్తియే ఈ చెప్పబడుచున్న రూపములన్నీ దాల్చుచున్నది. అదియే ప్రాణ అపాన వ్యానములుగాను, వ్యష్టి సమష్టి కేవల ఆత్మతత్వముగాను, నామరూపములుగాను ధారణ చేస్తోంది. ఈ విధంగా ఏకమే అయి 3 విధములుగా ప్రదర్శనమగుచున్న ప్రాణాగ్ని లేక ప్రాణశక్తికి లేక ప్రాణేశ్వరుడగు పరమాత్మకు ఈ విశ్వము ఒక ధారణా వస్తువు వంటిది అగుచున్నది. అట్టి ప్రాణశక్తి యొక్క విస్వర్చనకు తూర్పు దిక్కు ఈస్ట్ శిరస్సు, ఈశాన్య నార్త్ ఈస్ట్, ఆగ్నేయ సౌత్ ఈస్ట్ ములు 2 బాహువులు, పశ్చిమ దిక్కు వేస్ట్ దేహము యొక్క క్రిందవైపు భాగము, వాయువ్య నార్త్ వేస్ట్ నైరుతి సౌత్ వేస్ట్ 2 తొడలు, దక్షిణ సౌత్ ఉత్తరములు నార్త్ అభయ పార్శ్వములు ద 2 సైడ్జ్, ద్యు స్వర్గ దివ్య దేవత అశరీర ప్రజ్ఞ లోకము వీపు, అంతరిక్షము ఆకాశము, ఇయం భూమి కనబడేదంతా ఆయన ఉదరము వక్షస్థలము. అట్టి ప్రాణశక్తి తన యొక్క ఆగ్నిరూపముచే జలస్వరూపమునందు ప్రతిష్ఠితమైనట్టిదగుచున్నది. పరమాత్మయే జలస్వరూపుడై పౌరాణిక నామముగు వరుణుడై ప్రదర్శనమగుచున్నారు. ఎవ్వరైతే పరమాత్మ యొక్క హిరణ్యగర్భ రూప ప్రాణశక్తియే సర్వత్రా అగ్నిరూపమున ప్రతిష్ఠితమయ్యున్నది అని గమనిస్తూ ఉంటారో అట్టివారు ప్రాణమును అగ్నిని ఉపాసించిన ఫలము పొందుచున్నారు. పరమాత్మ యొక్క స్వయం ప్రకాశాంశరూపుడు హిరణ్యగర్భుడు అగు బ్రహ్మదేవుడు తాను ఏకము, ఏకాత్మకము, అఖండము అగు ఆత్మయే అయి ఉండి కూడా ఆత్మనగు నాకు ద్వితీయము, నాకు వేరుగా ఉన్నట్లు కనిపించేది అనిపించేది సిద్ధించునుగాక అని ఇచ్ఛ వేదన పొందసాగారు. అకామేత. అప్పుడు అన్యము గురించిన మననమే తన రూపముగా చాంటిన్ ఆఫ్ ఔటర్ సినారియో కలిగినట్టి మనస్సు జనించింది. మనస్సుతోబాటే మనస్సుకు వేరుకానట్టి కాని మిథునము జంట గా వాక్కు జనించింది. మనస్సువాక్కుల కలయికయే వేదవామయముగా ప్రదర్శితమవసాగింది. ఆ ప్రజాపతిచే సృష్టించబడిన ఉదకములో ఆయన రేతస్సు తేజస్సు ప్రవేశించింది. ఇక ఆయన బ్రహ్మాండములను తన గర్భము ధారణ చేయటం చేత హిరణ్యగర్భుడు అయినారు. ఆయనయే సంవత్సరాత్మకుడు, కాలస్వరూపుడు కూడా. ఆయన నుండి అండము ప్రదర్శనమవసాగింది. అదియే బ్రహ్మాండము. ఒక సంవత్సరము బ్రహ్మవత్సరము తరువాత ఆ అండమును ఛేదించి ఆయనయే తేజోరూపుడు లేక అగ్నిరూపుడైనారు. ఆ పరమాత్మ హిరణ్యగర్భ సృష్టికల్పనను స్వీకరించినవారే సృష్టియందు జీవాత్మ స్వరూపములు ధరించసాగారు. ఆ జీవాత్మ తన యొక్క పరమాత్మత్వము ఏమరచినట్లుగా అజ్ఞానము అప్పటికప్పుడే కల్పించబడింది. తం జాతం అభివ్యాదదాత్ సభాన్ అకరోతి. 3:4:4 శైవ వాక్ అభవత్. ఆ ప్రజాపతి యొక్క సృష్టి అంశజుడు అప్పుడు భాన్ అను శబ్దమును ఒంటరితనమునకు సంబంధించిన భయముతో కూడి ఉచ్చరించారు. అట్టి భాన్ శబ్దము నుండి భూ మొదలైన త్రి వ్యాహృతుల రూపము ఎక్స్టెండెడ్ ఫర్మ్ దాల్చాయి. భువహ మాటర్ ఫిజియోలోజికల్, భువహ థోట్ సైకోలోజికల్, సువహ తేజోమయము ఎన్లైటన్మెంట్ లోజికల్ అనే వ్యాహృతుల రూపమైన క్షేత్రములు ఫీల్స్ వాక్కు జనించాయి. ఆ విధంగా వ్యాహృతులను ఎలుగర్తి పలుకుచున్న ఆ ప్రజాపతి సంకల్పపుత్రుని, జీవుని, ఏడుస్తున్న పుత్రుని తండ్రి సముదాయించుతీరుగా సముదాయించటానికే అనుభవించబడుచున్నది రూపమగు అన్నమును సంకల్పించారు. అప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములనబడే పంచేంద్రియ విషయ పరంపరలు కల్పించబడ్డాయి. అవియే అన్నము అను శబ్దముచే వేదవామ్యముచే చెప్పబడుచున్నాయి. ఆ ప్రజాపతి తన యొక్క ఆత్మశక్తి నుండి బయల్వెడలిన వాక్కు నుండి ఋక్ యజుహ సామత్రివేదములు వేదమంత్రములు ఛందస్సు శబ్దము యొక్క విధానబద్ధము దేవతాహ్వానుపాసన రూపములగు యజ్ఞవామ్యము ప్రజలు మానవులు జంతుజాలము తదితర సమస్త సృష్టి విశేషములు జనించాయి. ప్రజాపతియే సంకల్పాత్మకంగా పాంచభూతాత్మికంగానూ సాకార విశేషములతోనూ ఆయా వస్తుధర్మములతోనూ అన్నము అనబడు దృశ్య విశేషములను సృజించారు. సమస్తమును సృజించిన ఆత్మ భగవానుడే సృష్టి సంకల్ప చమత్కారముగా సమస్త జగత్రూపము అనుభవముగుచున్నది. ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ గాను సమస్తమునకు అనుభవి ద ఎక్స్పీరియన్సా గాను అగుచున్నారు. సమస్త జగత్తు ఆతనికి అన్నము. అదంతా తానే సంకల్పించుటచే ఆయనయే అన్నాదము లేక అన్నాదుడు అన్నము సృజించువారు కూడా. ఈ విధంగా సమస్త సృష్టి యొక్క 1 అన్నాదము ప్రదాత, 2 అనుభవి ఆ పరమాత్మయే అను రూపముగు అద్వితీయ తత్వము ఎరిగినవాడు తానే సర్వాత్మకుడై ప్రకాశించగలడు. అన్ననన్నాదరూపముగా పూర్ణుడే ఉండగలడు. అప్పుడు ఆ ప్రజాపతి సృష్టి యొక్క కార్యక్రమము కొరకే విశ్వయజ్ఞము నిర్వర్తించాలి అని కోరిక పొందారు. తపనరూపమగు తపస్సు ప్రారంభించారు. అట్టి తపస్సు చేస్తూ ఉండగా ఆయన యొక్క పరిశ్రమ నుండి యశోవీర్యములు కీర్తి బలములు అనబడేవి బయల్వెడలాయి. ఆ అభయము తపోశక్తి నుండి ప్రాణశక్తి నుండి బయల్వెడలినట్టివే అట్టి ప్రాణశక్తి నుండే ఇల్లు వంటి భౌతిక దేహము, ఆ భౌతిక దేహము నందుచూపు వినికిడి స్పర్శ వాక్కు సువాసన అనే పంచేంద్రియ ప్రాణశక్తి రూపములు రూపుదిద్దుకోసాగాయి. అట్టి ఈ భౌతిక శరీరములో ప్రాణశక్తి ప్రాణశక్తి ప్రదర్శన రూపములగు పంచేంద్రియములు ఏర్పడినప్పటికీ ఇది స్వయముగా ప్రవర్తించలేకపోయింది. అప్పుడు పరమాత్మకు చెందిన తేజోవిభవమగు మనన రూప మనస్సు శరీరమును ఆశ్రయించినదిగా అవసాగింది. ఇప్పుడు ప్రాణ ఇంద్రియ మనస్సులు సృష్టి అనే క్రీడ సిద్ధించటానికై ఒకదానితో మరొకటి సంబంధము పొందసాగాయి. సృష్టి యజ్ఞభావము నుండి బాహ్యరూపముతో కూడిన బ్రహ్మాండము విశ్వము జనించింది. అది అశ్వమేధగా అభివర్ణితము అవుతోంది. అశ్వమేధ అమేధ బుద్ధి, అశ్వమేధస్సు యొక్క సచేతన సముత్సాహము. ఇట్టి విస్వర్చన అశ్వమేధమును ఎరిగినవాడే అశ్వమేధ యాగము యొక్క వైదాంతికమైన అంతరార్థమును ఎరిగినవాడు. ఆ విధంగా ప్రజాపతి మనో అశ్వము చేతనే సృష్టియాగము నిర్వర్తిస్తున్నవారుగుచున్నారు. సంవత్సరము తరువాత ఆ అశ్వమును ఛేదించారు. మనస్సును 1 పదార్థ అంతర్ విభాగంగాను, 2 ప్రాపంచక బాహ్య విభాగంగాను ఛేదించారు. అప్పుడు ప్రజాపతి సృష్టిని ఈ విధంగా సంకల్పించసాగారు. ఇక ఈ నా సృష్టిలో అనేక లక్షణ విలక్షణములతో కూడిన సదేహులగు జీవజంతు మానవ ప్రాణులను వారివారి ఆశయములను జీవనభృతులను సుఖదుహఖ బంధ మోక్షములను కల్పించదనుగాక. అట్టి దేహ జీవన ఆహార విహారములు జరగటానికి వీలుగా అభౌతిక దేహులగు దివ్యప్రజ్ఞలను దేవతలను సృష్టిస్తాను. అట్టి దివ్యప్రజ్ఞలగు అశరీరుల పోషణ పాలనల కొరకే పాలు ఇవ్వగల పశువులు మొదలైన జంతుజాలమును కూడా సంకల్పిస్తాను. ఈ విధమైన మానసికాస్వచ్ఛేదన విధానంగానే అశ్వమేధయాగములో యాగాస్వమును సంవత్సర కాలము సంచారము చేయించి అది వెళ్ళు మనస్సు వెళ్ళుచున్న స్థానములను జయించి సంవత్సర కాలము తరువాత అగ్ని సూర్య తదితర దేవతల కొరకై ఆ అశ్వమేధ యాగాస్వమును ఛేదించు విధానము చెప్పబడుతోంది. సృష్టిలో సూర్యప్రవేశ స్థానము సూర్యుని సంచారముచే సంవత్సరము తదితర కాల విభాగములు కల్పించబడ్డాయి. యజ్ఞంలో అంతర్లీన సాధన రూపమైయున్న యాగాగ్నికి స్వర్గమత్య పాతాళలోకములు మూడు దేహములు. అగ్ని సూర్యులకు ఆదిత్యులకు అశ్వమేధ యజ్ఞమునకు అంతటికీ ఆత్మ ప్రజాపతియే. అగ్ని సూర్యులు పరస్పరము ఆధార ఆధేయములు. ఎవరైతే అగ్ని సూర్యులను వారి పరస్పర నిజరూపములను పరస్పర సాధనారూపములను సృష్టికర్త యొక్క సంకల్ప విశేషములుగా గ్రహిస్తారో అట్టివారు మృత్యువును అపమృత్యువును జయించగలరు. అమృతస్వరూపమగు కేవలాత్మతో మమేకమై ఉండగలరు. మార్పుకే విషయము కానట్టి ఆత్మస్వరూప భావనను అనునిత్యంగా సిద్ధించుకొనగలరు. అట్టి అవగాహనతో ఈ జీవుడు దేహభావమును త్యజించి పరము బియోండ్ ఓల్ అయి ఉన్న విదేహరూపమైనట్టి కేవలమగు దేహీభావమును సిద్ధించుకొనినప్పుడు దేవతలలో ఒకడుగా అవగలడు. మూడు మూడు తృతీయ బ్రాహ్మణము ప్రాణానంద స్వరూప సిద్ధి. ఇప్పుడు మనము ప్రాణశక్తి యొక్క విశేష ఔన్నత్యము గురించి చెప్పుకుంటున్నాము. ప్రజాపతి తాను కల్పించ సృష్టికరకై తన యొక్క సంకల్ప రూప తేజస్సు నుండి ఒకనొక చమత్కారమైన ద్వంద్వమును సృష్టించసాగారు. ఒకటి దేవతలు, రెండు అసురులు. ఉభయులు ప్రజాపతిచే సృష్టించబడినవారే. ఇది ఒక కథారచిత కథలో మంచివారిని చెడువారిని కష్ట సుఖ ద్వంద్వములను కథాగమనము కొరకే కల్పించటము వంటిది. రచయిత ప్రజాపతి. అందులో దేవతల సంఖ్య తక్కువగాను అసురులు సంఖ్య అధికంగాను కల్పన చేయసాగారు. అట్టి దేవతలు రాక్షసులు ఒకరితో ఒకరు స్పర్ధ పొంది కలహించుకోసాగారు. ఇందుకొరకు దేవతలు ఆత్మ భగవానుని గురించిన అనుభవము పట్ల ఏకము పట్ల అభిమానులు. రాక్షసులలో ఇంద్రియ సంబంధమైన దృశ్య విషయముల పట్ల అనేకము పట్ల అభిమానులు. ఒకటి దేవతల ఆశయము ఏకమగు ఆత్మతత్వానుభవము వైపుగా, రెండు అసురుల ఆశయములు అనేక భేదేప్తము అగు దృశ్యానుభవ పరంపరల వైపుగా. ఒక సమయంలో దేవతలు ఇట్లా అనుకున్నారు, మేము యజ్ఞములో ఉద్గాతము యజ్ఞస్తోత్రములను మంత్రములను ఎలుగెత్తిగానము చేయుదముగాక. అట్టి ఉద్దీతములను కార్యనిర్వహణములను సర్వాత్మకుడు సర్వతత్వస్వరూపుడు అగు ఆత్మభగవానునికి ఆత్మతత్వస్థుతులుగా సమర్పించి దృశ్యజగత్ పరిధులను అధిగమించివేసెదముగాక. సత్వగుణముచే సత్స్వరూపుని ధ్యానము తపస్సు నిర్వర్తించి ఆ తరువాత వారిని ఆశ్రయించెదముగాక. ఈ విధంగా తలచి దేవతలు మొదటగా సృష్టిలోని వాక్ను వాగ్దేవతను సమీపించారు. వాక్కు దైవాసురులు ఇంద్రుడు మొదలైన దేవతలు, ఓ వాక్దేవత, నీవు మా దేవతల సాత్విక ఆశయము కొరకే విశ్వయజ్ఞములో ఉద్గాత కర్మను అనగా ప్రేమాస్పదమైన మాటలను పరమాత్మ గురించిన స్తోత్రవిధులను నిర్వర్తించాలి. వాక్దేవత, ఓ తప్పకుండా మీరు కోరినట్లు విశ్వేదేవతల సాత్వికాశ్యముల కొరకు ఉద్గాత్రము చేస్తాను. ఈ విధంగా పలికి వాక్ దేవత వేదమంత్రములను గానము చేయటం ప్రారంభించారు. అప్పుడు రాక్షసులు, ఏమిటిది, దేవతలు వాక్కును క్రమంగా తమ వశం చేసుకుంటున్నారు, ఇట్లాగే అయితే దేవతలు గొప్పవారనిపించుకొని మమ్మలిని మించిపోతారే మరి అని అక్కస్సు అసూయ అభిమానము అవమానము పొందసాగారు. వారు కూడా తపస్సు మొదలైనవి నిర్వర్తించి చివరికి వాక్కులో పరదూషణ, మాటలతో ఇతరులను బాధించటము, మాటలతో సత్యమును మరుగున పరచటచము, అవమానించటము, అబద్ధములు పలకటము మొదలైన వేదశాస్త్ర విరుద్ధమైన దుష్టవాక్ ప్రయోగమును ప్రవేశింపజేయసాగారు. ఈ విధంగా వాక్కులో పాపము రాక్షసులచే ప్రవేశింపజేయబడింది. అప్పుడిక జీవుల సంభాషణలో భీభత్సము, క్రోధ భాషణము, పరదూషణ, తనను తాను స్తుతించుకోవటము, దుష్ట శబ్దములు, తదితర పరాయి దేశ జాతి మత నిందలు ఇవన్నీ సంభాషలో రూపము పొంది ప్రవర్తించసాగాయి. అఘ్రాణము సువాసన దైవాసురులు అప్పుడు దేవతలు ఘ్రాణ ఉచ్ఛువాస నిశ్వాస రూపమగు సువాసన అభిమానదేవతను సమీపించారు. ఓ ఘ్రాణ వాసన అభిమాన ప్రాణదేవత, మీరు దేవతల కొరకై దైవీగుణములు, సువాసనలు, త్యాగము, దయ, దాక్షిణ్యము, స్నేహము మొదలైన దైవీ సంపత్తి ఉద్గాతము గానము చేయండి. అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణదేవత, ఇష్టరూపదేవత, దైవీ సంపత్తి యుతము కళ్యాణగుణ ఆశయములు కలిగి ఉండసాగాయి. ప్రాణాయామము మొదలైనవి ఆత్మతత్వానుభవము కొరకు, లోకకళ్యాణము కొరకు దైవీగుణ సంబంధంగా మానవులచే నిర్వర్తించబడసాగాయి. అప్పుడు రాక్షసులు దేవతల విజయము ఏమాత్రము అంగీకరించక ఏదో రీతిగా ఘ్రాణము, ముక్కు, లో దుర్వాసనలు అనే పాపమును ప్రవేశింపజేయసాగారు. ఇక జనులు జాత్యహంకార దుష్టశక్తుల ఆశ్రయం మొదలైన పాప ఆశయముల కొరకై ఘ్రాణము, ముక్కు ఆశ్రయించసాగారు. అప్పుడిక సృష్టిలో సువాసనలతోబాటు దుర్వాసనలు కూడా వెంటనంటి ఉండసాగాయి. చూపు దైవాసురులు అప్పుడు దేవతలు చక్షువులను సమీపించారు. ఓ చక్షువులారా, మీరు దైవకార్యమగు ఆత్మయజ్ఞము, సర్వత్ర మధురమగు ఆత్మను దర్శించే యజ్ఞము నకే సహకరించి మన ఆత్మసందర్శన ఆత్మమేవాహం తత్వం సోహం దర్శన కార్యక్రమము నెరవేర్చండి, ఉద్గాతృగానము చేయండి అని అభ్యర్థన చేయసాగారు. అందుకు అంగీకరించినట్టి చక్షువులు చూపు చక్షు అభిమాన దేవత దైవీ సంపదతో కూడిన దృష్టితో ఉద్గాతృగానము చేయసాగాయి. అప్పుడు కళ్యాణదృష్టి శుభదృష్టి మాత్రమే సర్వత్రా వెలేసాగింది. శుభమగు సర్వత్రా సమదృష్టిని గమనించి రాక్షసులు అట్టి పవిత్ర దివ్య దృష్టికి సంబంధించిన దేవతల కార్యములకు విఘ్నము కలిగించే ఉద్దేశ్యముతో పాపదృష్టి ప్రవేశింపజేశారు. స్వల్పకాలం మాత్రమే కనిపించే పంచభూతాత్మక దృష్టులు పరిఢవిల్లాయి. రూపదృష్టి, కామదృష్టి, రాగద్వేషదృష్టి, మమకారదృష్టి కల్పితములైన టీ జాతి మతకుల ప్రాంత భాషాపరమైన మావారు కానివారు అను సంకుచిత దృష్టి వచ్చిపడి ఆత్మదృష్టిని ధూళివలె కప్పివేయసాగాయి. బంధుబంధు దృష్టి మొదలైన దోష అల్ప సంకుచిత భావాలను జనులు ఆశ్రయించసాగారు. ఇంకేమున్నది, జీవులు పాపదృష్టి అసురదృష్టి కలిగి ఉండసాగారు. స్వపర కామ క్రోధ ఇత్యాది సంకుచితములన్నీ ఆత్మదృష్టిని ద్రష్టదృశ్యముల పరస్పర అనన్యత్వమును కప్పివేయసాగాయి. ఆత్మదృష్టి దూరం కాసాగింది. శ్రోత్రము వినికిడి దైవాసురులు అప్పుడు దేవతలు శ్రోత్రము చెవులు వినికిడి అనే దివ్యశక్తి నీ సమీపించి ఓ శ్రోత్రాభిమాన దేవత, మీరు మన దేవతల కార్యక్రమమైనట్టి ఆత్మోపాసన ఆత్మగురించిన శ్రవణమనన నిధిధ్యాస సమాధుల గురించి కార్యవర్తులు అవండి, ఉద్గీతగానము చేయండి. అందుకు శ్రోత్రదేవత సంతోషంగా అంగీకరించింది. ఔద్గాత్రకర్మ ఆత్మాత్మికంగాను దైవీ లక్షణాత్మికంగాను గుణాతీతాత్మికంగాను నిర్వర్తించసాగింది. ఏది దేవతలకు భోగమో దానిని గురించి గానము చేయ ప్రారంభించింది. తదితర జనుల సుఖానుభవము ఉద్దేశించి దేవతల కొరకే గానము ఉద్గీతము స్తుతి చేయసాగింది. ఇది ఇట్లా ఉండగా శ్రవణాభిమాన దేవత యొక్క దేవి సంబంధమైన ఉద్గాత్రము సింగింగ్ పర్ఫార్మింగ్ వర్క్మన్షిప్ అసురులు గమనించారు. అట్టి తాత్వికమైన సాత్వికమైన దైవ సంబంధమైన వినికిడిలో శ్రవణములో చెడు వినటము చెడు వినటములో అభిరుచి కలిగి ఉండటము అను పాపమును ప్రవేశింపజేయసాగారు. ఇక అప్పటినుండి జనులు చెడునే శ్రద్ధగాను అధికంగాను వినటము మంచి విషయాలు అశ్రద్ధగాను స్వల్పముగాను వినటము లేదా తిరస్కరించటము నిర్వర్తించసాగారు. అఖండాత్మ గురించి అశ్రద్ధగా వినటము చేయసాగాను. మంచి గురించి మాట్లాడబుద్ధి కాదు, చెడు గుణముల గురించే వినటము నందు అభిరుచి కలిగి ఉండసాగారు. ఈ విధంగా వాక్కు, ఆఘ్రాణము, వాసన, దృష్టి, శ్రవణములకు సంబంధించిన అధిష్ఠాన దేవతల ఆత్మీయమగు కార్యక్రమములలో అసురులు పాపము ప్రవేశింపజేశారు. ఆ కారణంగా దోషము, పాపముతో కూడిన ప్రవర్తనము అధికం కాసాగింది. అవన్నీ అట్టి అభ్యాసములు, దైవీ సంబంధమైన గుణములను, అఖండాత్మ సంబంధమైన శాస్త్రజ్ఞానమును కప్పివేయసాగాయి. జీవులు స్వస్వరూపాత్మను ఏమరచి భేదదృష్టికి బద్ధులవసాగారు. అసురుల సంకల్పములు సృష్టిలో ప్రవేశించి ప్రవర్తమానవటంచేతనే లోకల్లో జనులు చెడు మాట్లాడడం, దుర్వాసన, వ్యసనములు, అల్ప దోషదృష్టులు చెడుగురించే ఎక్కువగా వినాలనే అభిరుచి, అభిలాషలు అధికంగా ఏర్పడి కొనసాగుచున్నాయి. దుర్విషయములు, దుర్వ్యసనములు, దురాభ్యాసములు, దుష్ట సంస్కారములు మొదలైనవి బుద్ధులను కప్పివేసి ఉంచటంచేత ఆత్మబుద్ధి అధిక అనేకులలో జీవులలో వికసించటమే లేదు, అనుభవమవటమే లేదు. అప్పుడిక దేవతలు మనో అభిమాన దేవతను ఆశ్రయించతలచారు. మనస్సు దైవాసురులు. ఈ విధంగా శ్రవణ దృష్టి వాక్కులు అసురులకు వశమగుచున్నట్లు, తద్వారా ఆత్మజ్ఞాన ఆత్మానందములు కొరవడుచున్నట్లు గమనించిన దేవతలు ఇక ఇట్లా కాదు. మనము మనో మనన అధిష్టాన అభిమాన దేవతను ఆశ్రయిద్దాం అని తలచి అట్లాగే ఈ విధంగా ఆశ్రయించసాగారు. దేవతలు, ఓ మనో అధిష్టాన దేవత, నీవు మా కొరకు ఓద్గాత్రము, కార్యనిర్వహణ చేయవలసిందిగా మా విన్నపము. అప్పుడు మనము అవ్యాజమగు అనునిత్య ఆత్మానందమును జీవాత్మకు సిద్ధింపజేయగలము. మనో అధిష్టాన దేవత, ఓ తప్పకుండా దేవతల కార్యక్రమమును నేను నెరవేరుస్తాను, అది నాకు ఆత్మానందదాయకమే. ఇకప్పుడు మనస్సు దేవతల కార్యముల కొరకే ఔద్గాత్రము, గానము చేయసాగింది. మనస్సు నుండి కళ్యాణ, శుభ, శ్రేయో, సాత్విక, త్యాగ, అవ్యాజప్రేమ రూపమగు ఆలోచనలు జీవులలో బయల్వెడలసాగాయి. మధురమగు అఖండాత్మానందభావాలు జనించి సర్వత్రా విస్తరించసాగాయి. అసురులు ఇది గమనించారు. అయ్య బాబోయ్, దేవతలు మనో అధిష్టాన దేవతను వశం చేసుకొంటే ఇంకేముంది? మన గతి నిర్గతే. దేవతలు మనలను అతిక్రమించివేయగలరు అని అనుకోసాగారు. తమ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య సాధనలతో ఎట్లాగైతేనేం జీవుల మనసులలో తమ అసురీభావములను ప్రవేశింపజేయసాగారు. అసురు సంబంధమైన పాపమును ప్రవేశపెట్టి మనస్సులను కలుషితము, అపరిశుద్ధ్యము చేయసాగారు. శాస్త్ర నిషిద్ధమైనట్టి పాపపు ఆలోచనలు ప్రవేశింపజేయసాగటంచేత మనస్సులలో విరోధము, ద్వేషము, పగ, జాత్యహంకారములు, పరమతద్వేషము, ప్రాంతీయ కక్షలు, పరభాషాద్వేషములు మొదలైన ఆలోచనలు బలవత్తరం కాసాగాయి. ఇంకేమున్నది? జనులలో ఆత్మదృష్టి, ఆసురీ సంపదచే అభిమానము, బలము, దర్పము, పౌరుషము మొదలైన ఆలోచనలచే కప్పివేయబడసాగింది. చెడు ఆలోచనలు, పాపకార్యములు వృద్ధి కాసాగాయి. ఈ విధంగా సర్వేంద్రియములను, మనోబుద్ధి, చిత్త అహంకారములనే అంతరంగ చతుష్టయమును దేవతలు దైవీ సంపత్తి కొరకే ఆశ్రయించటము, అసురులు వచ్చి పాపమును ప్రవేశింపజేయటము కొనసాగింది. ముఖ్యమైన మనస్సు శాస్త్ర నిషిద్ధమైన పాపధ్యాస ఆలోచనలతో జీవుల పట్ల కలుషితం కాసాగింది. అనగా కలుషితమైన ఆలోచనలు సాత్వికమైన భావములను కప్పి ఉంచసాగాయి. ఇకప్పుడు దేవతలు ఇప్పుడు ఏమి చేయాలి అని యోచించసాగారు. ఈ జీవుల పట్ల అసురులు ప్రవేశింపజేస్తున్న అసురి సంపద, తద్వారా ఏర్పడుచున్న సాంసారిక దుహఖములు, పరస్పర రాగద్వేషముల వలన కలిగే వేదనలు తొలగేది ఎట్లా? వీరిపట్ల అవ్యాజము, స్వాభావికము అగు అనునిత్య ఆత్మానందమును ఆవిష్కరించేది ఎట్లా అని మరికొంత సమాలోచన చేయసాగారు. అప్పుడు వారికి మరొక ఉపాయం తోచింది. వారు ప్రాణ అధిష్టాన దేవతను ఆశ్రయించసాగారు. దేవతలు, ఓ ముఖ్య ప్రాణ అధిష్టాన దేవత, ప్రాణానందస్వరూప, ప్రాణేశ్వర, మేము వాక్కు, ప్రాణప్రసరణ, చక్షు, శ్రోత్ర, మనో అధిష్ఠాన దేవతలను ఆశ్రయించి దైవీ సంపత్తి, దైవ కార్యక్రమములపై ఔద్గాత్రకర్మ ఫంక్షనింగ్ ఓన్ డివైన్ లైన్స్ కొరకే అర్థించాము. వారు చక్కగా దైవీ కార్యక్రమములను నిర్వర్తించటం ప్రారంభించారు కూడా. అయితే అనన్యమును వ్యతిరేకించే అన్యాభిమానులకు అసురులు పాపమును ప్రవేశింపజేస్తున్నారు. అప్పుడిక దేవతలమగు మా యొక్క ఆత్మయజ్ఞ కార్యక్రమము జీవుల పట్ల భంగపడుతోంది. ఇప్పుడు మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. మీరు ఉద్గాత అయి ఉద్గాతృగానమును మా దేవతల కార్యక్రమముల కొరకే నిర్వర్తించండి. దేవతల కొరకై వేదగానము నిర్వర్తించండి. తద్వారా సమస్త జీవులకు శుభము, ఆత్మానందము చేకూరునుగాక. పంచ ప్రాణముల రూపముతో జీవుల ప్రాణాయామాది అభ్యాస కుంభక, స్వాభావిక సహజ కుంభకములచే దైవీ గుణములను, ఆత్మజ్ఞానానందానుభవ మార్గములను జీవులకు ప్రసాదించండి. ముఖ్య ప్రాణ అధిష్ఠాన దేవత ఓ ఇంతే కదా, తప్పకుండా దేవతల ఆత్మయజ్ఞ దిగ్విజయము కొరకై మేము పాల్గొంటాము. లౌకిక పారలౌకిక శుభప్రదముల కొరకే ఉద్గాతనే జ్యోతిష్టోమము మొదలైన యజ్ఞములలో పఠించే మంత్రముల వంటి ఉద్గీతము నిర్వర్తిస్తాము. యజ్ఞవామ్యములలో ప్రాణమును స్తోత్రము చేయటము, రాక్షసుల క్రియలను అతిక్రమించటము గురించి స్తుతులు చెప్పబడుచున్నాయి. ఉదా ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాంకూరు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అపసర్పంతు ఏ భూతాః, ఏ భూతాః విఘ్న సంస్థితాః, ఏ భూతాః విఘ్నకర్తారః, తే వశ్యంతు శివాజ్ఞయ. అపక్రమతు భూతద్య, ఏతేషే భూమిభారకాః, ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అప్పుడు దేవతల సుఖశాంతి, ఐశ్వర్య, ఆనంద కార్యక్రమ దిగ్విజయము కొరకై ముఖ్య ప్రాణ అధిష్టాన దేవత ఉద్గీతము గానము చేయసాగింది. ప్రాణాయామాది విశేషములచే ఆత్మయజ్ఞము ఆవిష్కరింపజేయసాగింది. అది గమనించిన అసురులు తమ సంబంధమైన సంకుచితత్వము, జాత్యభిమానము, దురహంకారము తదితరులను లోకువచేయటము మొదలైన ఉపకరణములతో పాపమును ముఖ్య ప్రాణములో ప్రవేశింపజేయ యత్నించసాగారు. ఇతపూర్వంలాగానే ప్రాణవిభాగంలో కూడా దోహకము, ద్వేషము, పరిమితమైన అనురాగమమకారములు మొదలైనవి ప్రవేశింపజేయ యత్నించారు. అప్పుడు ఏమి జరిగింది? మట్టి పెళ్లతో కొండరాయిని కొట్టితే కొండరాయి పగులుతుందా? లేదు, మట్టి పెళ్లయే ముక్కముక్కలుగా అవుతుంది. అట్లాగే ముఖ్య ప్రాణాధిష్టాన దేవతను దుష్ట సంకల్పములతో సమీపించిన అసురులు తామే ఖండఖండాలుగా అయి శిథిలమైపోసాగారు. ఎప్పుడైతే అసురుల ఆసురిగుణములు నశించటం ప్రారంభమైనాయో వాక్ ఇంద్రియము, ఘ్రాణేంద్రియము, చలన ప్రాణేంద్రియము, చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, మనస్సు మొదలైన బాహ్య అంతర ఇంద్రియ గోళములలో రాక్షసత్వము నశించి దేవత్వము, దివ్యత్వము, పవిత్రత చోటు చేసుకోసాగింది. దైవీ సంపద ప్రవృద్ధంవసాగింది. ఈ విధంగా దేవతలు జయించారు, అసురులు అపజయం పొందారు. జగత్తులో స్వస్వరూపాత్మ యొక్క అఖండ అమృతత్వాది లక్షణ విశేషములకు సంబంధించిన వేదవామ్యము ప్రసిద్ధమవసాగింది. పై విధమైన ఆత్మ ప్రకాశరూప యజ్ఞ విధానము, ఆత్మయజ్ఞము అనుష్ఠించువారు క్రమంగా దేహాభిమానమును జయించివేయగలరు. ఆత్మానంద సంపూర్ణ ఫలమును ఇక్కడే ఇప్పుడే పొందగలరు. అప్పుడు దేవతలు ఆహా, ముఖ్య ప్రాణ అధిష్టాన దేవత యొక్క దైవీ ఉద్గీతము వలన కదా మనము అసురులను జయించగలిగాము, సంతోషము. అయితే ఏ ముఖ్య ప్రాణము జీవులకు దైవభావము పెంపొందిస్తోందో అట్టి ముఖ్య ప్రాణము యొక్క ముఖ్యస్థానమేది అని జిజ్ఞాసతో అన్వేషణ చేయసాగారు. ముఖము మధ్యగాను హృదయాకాశములోనూ గల ముఖ్య ప్రాణమున్న స్థానమును గమనించి సమీపించి భక్తి ప్రపత్తులతో స్తుతించసాగారు. ప్రత్యక్షముగా ముఖ్య ప్రాణము యొక్క సారూప్య, సామీప్య, సాయుజ్యమును పొందారు. ఇట్టి ప్రాణయజ్ఞము లేక ఆత్మయజ్ఞమును దృష్టిలో పెట్టుకుని ముఖ్య ప్రాణము ఆయాస్యము అని కార్య అకారణములలో పాల్గొనుచున్నట్టి సమస్త అవయవములలో సర్వశ్రేష్ఠము అని సిద్ధాంతీకరించబడుతోంది. దేహావయవములలో రసరూపము శ్రేష్టమైనది అని నిర్వచిస్తూ ఆంగిరసము అని ముఖ్య ప్రాణము స్తుతి ప్రసిద్ధమై వేదవామయములో ఎలుగెత్తి చాటబడుతోంది. శ్లోక్ సావా ఏషా దేవతా దూర్నామ దూరగ్ హ్యాస్య హి అస్యా మృత్యుః దూరగ్ హవ అస్మాత్ మృత్యుః భవతి యా ఏవం వేద. 3:3:9 ఆ ముఖ్య ప్రాణ అధిష్టాన దేవత దూర్ అనే పేరుతో చెప్పబడుచున్నారు. ఎందుకంటే సమస్తమును మృంగివేయగలిగే సామర్థ్యముగల మృత్యువుకు కూడా పట్టుబడక ప్రాణదేవత దూరంగా ఉంటుంది కాబట్టి. ఈ విధమైన ప్రాంతత్వమును ఎరిగివానిని మృత్యువు సమీపించదు, దూరంగా ఉండిపోగలదు. దేహ దేహాంతర సందర్భములలో కూడా సోహం ఆత్మ అప్రమేయం భావము చెక్కుచెదరదు. ప్రాణాగ్ని సమస్తమును శుభ్రము పవిత్రము చేయగలదు. ఇంద్రియ విషయ అజ్ఞాన సంసర్గమంతా సమస్త ఇంద్రియముల నుండి మొదలంట్లా తొలగించివేయబడగలదు. అందుచేతనే ఎవరైతే ప్రాణోపాసన చేస్తూ ఉంటారో అట్టివారిని అసురీ గుణముల పాపప్రవేశ ప్రయత్నములేవి ఫలించజాలవు. అట్టివాడు కూర్చుని ఉన్న ప్రదేశమును అరిషట్ వర్గములు నిందారోపణలు మొదలైన పాపములు ప్రదర్శనమవవు. ప్రాణదేవతయే తక్కిన పంచేంద్రియములను 6వ ఇంద్రియమగు మనస్సును మృత్యువు నుండి రక్షించి అట్టి జీవుని అమృతతుల్యునిగా తీర్చిదిద్దగలదు. ఉద్గీత కర్మచేత పరమాత్మను ఎలుగెత్తి గానము చేయు కర్మచేత ప్రాణదేవత ప్రాణశక్తి జీవుని వాక్ మనోపరిధులను అధిగమింపజేయగలదు. వాక్కు మృత్యువును అధిగమించి అగ్ని ఆత్మజ్ఞానాగ్ని అయి శోభించుచున్నది. వాక్కు అగ్ని తేజోవిభవమై ప్రకాశించుచున్నది. ప్రాణదేవతోపాసన వలన ప్రాణవాయువు ఆఘ్రాణము దేహములో వాయు సంచలనము మృత్యురూపము విడచి అమృతత్వము పొందసాగలదు. నేత్రేంద్రియము చూపు ప్రాణోపాసన నిర్వర్తించటం చేత మృత్యువు యొక్క పరిధులను అతిక్రమించి సూర్యస్వరూపమై అమృతస్వరూపమై వెలసిల్లగలదు. శ్రోత్రేంద్రియము వినికిడి ప్రాణోపాసనను ఆశ్రయించినదై మృత్యుస్వరూపమును విడిచిపెట్టి మృత్యురహితమైన అమృతరూపమగు ప్రాణస్థానము చేరగలదు. మనస్సు ప్రాణదేవతా ఉపాసనకు అపక్రమించగలదు. అట్టి ప్రాణోపాసన వలన మనస్సు మృత్యుస్వరూపమును విడచి మృత్యుపరిమితులను అధిగమించి కేవల మనోరూపమై ప్రాణశక్తిరూపమై ప్రకాశించగలదు. ప్రాణోపాసకుని పట్ల వాక్కు ఘ్రాణము చక్షువులు శ్రోత్రము మనస్సు మాట వాయుచలనము చూపు వినికిడి మననాభ్యాసము వాటి అధి దైవిక రూపములైనట్టి అగ్నివాయాదిత్యదిక్కురు చంద్ర తేజోరూపములై ప్రాణములో ప్రదర్శితమై అమృతత్వము ఆవిష్కరించుకుంటున్నాయి. ప్రాణోపాసనను ఆశ్రయించిన జీవుడు దేహ పరిమితములను అధిగమించి క్రమక్రమంగా సర్వాత్మత్వము సంతరించుకోగలడు. సరి అయిన కాలములో సద్యోముక్తి సిద్ధించుకోగలడు. ముఖ్యప్రాణ అధిష్టాన దేవత తన నివాసము రిసైడిన్ కొరకే భౌతిక దేహము రూపము దిద్దుకొనుగాక అని సంకల్పించటం చేతనే ఈ పాంచభౌతిక దేహము నిర్మితమవుతోంది. అట్టి శరీరము అన్నము భక్షిస్తూ జీవనము కొనసాగిస్తోంది. అయితే అట్టి అన్నము సమస్త ఇంద్రియ విషయానుభవములు భక్షిస్తున్నది ప్రాణాధిష్టాన దేవతయే కాని భౌతిక దేహము కాదు, పంచేంద్రియములు కాదు, మనస్సు కాదు. పంచేంద్రియములు మనస్సు మొదలైనవన్నీ ముఖ్య ప్రాణదేవత యొక్క సంప్రదర్శన విస్తారములు మాత్రమే. ఈ విధంగా అన్నము అన్నాదము అన్నము నిర్మించి అనుభవించున్నది అన్నాద్యుడు అన్నమునకు నిర్మాత అంతా కూడా ప్రాణదేవతయే. అన్నము సర్వేంద్రియముల యొక్క మనస్సు యొక్క బాహ్య విషయములు. అన్నాదము నుండే శరీరముగాన లైక్ అసోన్ రూపంగా బయల్వెడలుతోంది. అన్నమును కోరుకున్న ప్రాణేశ్వరుని చుచి వాగింద్రియము ఘ్రాణేంద్రియము స్పర్శేంద్రియము దర్శనము మొదలైన ఇంద్రియములకు చెందిన దేవతలు ఇంద్రియాధిష్టాన దేవతలు ఆ ప్రాణదేవతను ఈ విధంగా స్తుతించసాగారు. వాక్కు చూపు మొదలైన దేహములోని అభిమానదేవతలు ఓ ప్రాణదేవత ప్రాణేశ్వర ప్రాణపురుషుడా ప్రాణాధిష్ఠాన మహనీయ మీరు మాకంటే అసురులపై దిగ్విజయపూర్వకంగా మీ ఉద్గీతగానము ద్వారా అన్నము సమస్తానుభవమును స్వాధీనపరచుకున్నవారయ్యారు. కాబట్టి మా ఇంద్రియాభిమాన దేవతలను కూడా, ఇంద్రియానుభవ విశేషములన్నీ కూడా మీ యొక్క అన్నము దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ లో భాగంగా చేర్చుకోండి. ప్రాణాధిష్టాన దేవత, వాక్కు మొదలైన ఇంద్రియాభిమాన దేవతలారా, సంతోషం. మీరు నాలో అంతటా అభిముఖులై ప్రవేశించండి. వాక్ మొదలైన దేవతలు ప్రాణశక్తియందు ప్రవేశించి నిశ్చలము పొందసాగారు. వాక్ ఇత్యాది ఇంద్రియముల అన్నము అనుభవమయ్యేదంతా ప్రాణము యొక్క తృప్తి కొరకే సమర్పించసాగారు. ప్రాణశక్తి ఇంద్రియాధినేత అయి సమస్త ఇంద్రియానుభవములను ప్రియము అమూతతుల్యము చేయసాగింది. ఎవరైతే ఈ రీతిగా ప్రాణస్వరూపతత్వమును ఎరుగుచున్నారో, ఒకటి అట్టివారు, రెండు అట్టివారి సంబంధికులగు జ్ఞాతులు మొదలైనవారు కూడా తృప్తి ప్రాణేశ్వరానందము ప్రియానుభవము పొందగలరు. అట్టివాడు అన్నాదుడై అన్నమును జనింపజేయువాడై అన్నము జ్ఞాతులకు అందజేయువాడై సమస్తమును భరించు సామర్థ్యము కలిగి ఉంటున్నాడు. జ్ఞాతులందరిలో శ్రేష్ఠుడై అందరినీ ఆధ్యాత్మికంగా ముందుకు నడుపువాడు, వ్యాధులు లేనివాడు, తదితరుల శారీరక మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలను తొలగించు సామర్థ్యము కలవాడు అగుచున్నాడు. బంధువులను సంబంధికులను పరిపాలించువాడు కాగలడు. ప్రాణతత్వము పైవిధమైన విశేషములతో ఎరిగినవాడు తదితర జనులను భరించువాడు, సానుకూలుడు, ఇతరులకు భరింపతగనవాడు కాగలడు. ఇతరులకు ప్రాణస్వరూపుడు ప్రియస్వరూపుడు అగుచున్నాడు. ఈ దేహములోని సమస్త ఇంద్రియములకు ఇంద్రియ విషయములకు ప్రాణోవాంగనగ్రసః, ప్రాణమే రసస్వరూపము. అందుచేతనే అన్ని అంగములు ప్రాణశక్తి స్వరూపమే కనుక రసస్వరూపమే. అందుచేతనే ప్రాణము దేహము నుండి తొలగిపోవుచున్నప్పుడు అంగములు నిస్తేజము రసహీనము అగుచున్నాయి, అనగా ప్రాణశక్తితో అంతర్లీనమగుచున్నాయి. ఇంద్రియ మనోరసస్వరూపమై ప్రాణమే సమస్త అంగములలో వ్యాపించి ఉన్నది. ప్రాణమేవ బృహతి బృహస్పతియః ఋగ్వేద ప్రభుః ఏషౌ ఏవ బృహస్పతయః వాగ్వై బృహతి ప్రాణమే బృహతః పతియః. బృహస్పతి రూపమైన ఋకులతో కూడిన ఋగ్వేదమునకు పతి. ప్రాణమే వాక్కు, వాక్కే బృహతి ఛందస్సు. ఈ విధంగా బృహతి ఛందో రూపమైన ఋగ్వేదమునకు ప్రభువు ప్రాణమే. అందుచేత ప్రాణమే బృహస్పతి అనబడుతోంది. ప్రాణమేవ వాక్. బ్రహ్మణస్పతి యజుర్వేద యజుః ప్రాణమే వాక్కు రూపమునకు అధిపతి. వాక్ రూపముగా వేదోపాసన చేయబడే యజుర్వేదమునకు కూడా అధిపతి ప్రాణమే. వాక్కు బ్రహ్మమే. వాక్కు రూప బ్రహ్మమునకు అధిపతి ప్రాణచైతన్యమే. అందుకే ప్రాణము బ్రహ్మణస్పతి. అశరీర దివ్య స్వర్గలోకవాసులగు దేవతల సహజానంద ప్రియస్వరూపము దేవతల గురుస్థానాధిష్ఠాన దేవతయగా బృహస్పతియే. ఎందుకంటే బృహస్పతియే ముల్లోకములకు ముఖ్య ప్రాణస్వరూపుడు. ప్రాణమేవ గానం సామవేద సామః ప్రాణమే సామము సామవేదగాన విన్యాసము. వాక్యే సామము సా ఆమ్న కలయికయే సామ్నమే ప్రాణము సామ సమరసత్వము. సతామ్న సద్బృహతి చమత్కార మిదం సర్వం ప్రాణము యొక్క సర్వేంద్రియ సమరసత్వమే సామ. అణువణువు సమరస స్వరూపమై విరాజిల్లునదే సామ. తేనెటీగలోనూ ఈగలోనూ ఏనుగునందు ఈ మూడు లోకములలోని సమస్త జీవులలోనూ సమరస స్వరూపమై వెలుగొందునదే ప్రాణము. అట్టి సామ అనబడు ప్రాణశక్తి యొక్క సమస్తత్వము సంస్థాప్యత్వము తెలుసుకున్నవాడు ప్రాణసాయుజ్య ప్రాణసాలోక్యములను సిద్ధించుకోగలడు. సర్వత్రా తానే ప్రాణానందస్వరూపుడై విరాజిల్లగలడు. విశ్వప్రాణమహమేవ అనునది గమనిస్తూ నిత్యానందుడై ఉండగలడు. ఈ విధంగా ప్రాణమే వాక్కు, వాక్కే రుక్కు, వాక్కే యజస్సు, ప్రాణమే సామము. ఈ కనబడేదంతా మఖ్యప్రాణ సంప్రదర్శన వినోదమే. ఉద్గీతము పరమాత్మ గురించిన గానమును ఉద్గీతము అంటారు. వాక్కు ప్రాణముల సముదాయ సమవర్తన సంప్రదర్శనమే ఉద్గీతము. ఉద్గీతము ఉద్గీతము ఉత్పరమయున్న ఆత్మగురించిన గీత సంగీతము పాట. గానము ఉత్ప్రాణము గీతము వాక్కు ఉత్గాథము ప్రాణము వాక్కు కలిసి ఉద్గీతము అగుచున్నది. ఉద్గీతము సామము సామవేదములో అంతర్విభాగరసము. నవలకు నవలరచేత వలె ప్రాణశక్తియే ప్రాణతత్వమే ఈ సమస్త బ్రహ్మాండములకు రచయిత, రసస్వరూపము రసానందమయము కూడా. చికితాని కుమారుడు బ్రహ్మదత్త చేకితానుడు అనే ఋత్విక్కు ఒకప్పుడు యజమాని కొరకై యజ్ఞము ప్రారంభించారు. ఆ యజ్ఞములో సోమరసము స్వీకరిస్తూ యజ్ఞకర్త ఋత్విక్కుతో హేళనగా ఎగతాళిగా ఆయాస్య అంగిరసులను వాక్కు ప్రాణములను పరస్పరము ఐక్యత లేకుండా వేదశబ్దములను మంత్రములను గానం చేయండి అని పలికాడు. అప్పుడు బ్రహ్మదత్త చేకితానుడు యజ్ఞకర్తతో, ఓ సోమరాజా, ప్రాణశక్తి వాక్కుల కలయికతో కాకుండా మరింకే విధంగానైనా ఉద్గానము మంత్రగానము ఎవరైనా చేయగలగటము అసాధ్యము. అట్టి ప్రాణవాక్కు సమ్మేళనం లేకుండా ఎవరైనా ఉద్గానము నిర్వర్తించగలిగితే నా తల తెగి నేలకూడునుగాక అని శపథము చేశారు. అనగా ప్రాణవాక్కుల కలయికచేతనే ఉద్గీతగానము కుదురగలదు. ప్రాణము ఇష్టము ప్రియము భక్తిరసము అనుభూతి ఆప్యాయతల కలయిక వాక్కు శబ్దము ఉచ్చారణ. సామగానము ఉద్గీతరూపమైన ప్రాణవాక్కు సమ్మేళనమే. సామగానమునకు మాధుర్య ధ్వనియే ధనము సామవేద సంపద. ఋత్విక్కు యాగనిర్వహణలో తన యొక్క ఉద్గానము చేయుటకు సంసిద్ధుడయ్యే ముందు వాక్కునందు ఓ ప్రాణ అధిష్టానదేవ, నా యొక్క స్వరములో మధుర రసస్వరూపులై ప్రవేశించెదరుగాక అని ప్రాంతత్వమును తప్పక స్తుతిస్తున్నారు. ఏ విధంగా లోకంలో సంపదగలవాణిని శ్రేష్ఠుడుగా అందరూ చూస్తూ ఉంటారో అట్లాగే ప్రాణవాక్కులను మధుర స్వరపూర్వకంగా పలుకు ఋత్విక్కులు వేదగాననుజులు సమస్తజనులచే గొప్ప గౌరవ ప్రపత్తి ఆదరణలతో గౌరవించబడగలరు. అర్ధమాధుర్యము తెలిసి ఇష్టముగా వేదమంత్రములు పలకాలి అని కూడా పాఠ్యసారాంశము. ఎవ్వరైతే సామమునకు సామగానమునకు ప్రాణవాక్కు దేవతల ఉపాసన పూర్వకమైన మధుర స్వరమే ధనము అని తెలుసుకుంటారో వారు లోక అలౌకిక ప్రసిద్ధమగు సంపదలకు అర్హులు కాగలరు. సామశబ్దవాచ్యము యొక్క సువర్ణమును తెలుసుకున్నవానికి సువర్ణము ఉత్తమ సంపద ప్రసిద్ధమై కలుగగలదు. లేట్ మీనింగ్ బీ ఇన్క్లూడెడ్ వైల్ ఎక్స్ప్రెసింగ్ సౌండ్ ఆఫ్ వేదా స్వీట్లీ. ప్రాణమునకు భూషణము ఓర్నమెంట్ స్వరమే. అట్టి ప్రాణభూషణ స్వరతత్వము తెలుసుకున్నవాడు అన్ని ఖనిజములలోనూ బంగారము శ్రేష్టమైన రీతిగా సర్వత్రా శ్రేష్ఠుడై వెలుగొందగలడు. సామాను శబ్దమునకు వాచ్యార్థము ప్రాణమే. అట్టి ప్రాణమునకు ముఖ్య స్థానము ఎక్కడ? వాక్యే స్థానము. వాక్కుకు స్థానము ఒకటి వక్షస్థలము, రెండు కంఠము, మూడు శిరస్సు, నాలుగు జిహ్వమూలము, ఐదు దంతములు, ఆరు ముక్కు, ఏడు పెదవులు, ఎనిమిది దవడలు. ఈ ముఖ్య ప్రాణమునకు కూడా ఈ ఎనిమిది వాక్జనస్థానములు అనగా వాక్కుకు స్వగృహము వంటివి అని చెప్పబడుతోంది. వాక్కుచేత ముఖ్య ప్రాణము గురించి చేయగానమే సామగానము. ఈ విధంగా ముఖ్య ప్రాణము వాక్కు స్థానములందు ముఖ్య నివాసము కలిగియున్నది అని ఎరిగి ప్రాణోపాసన చేయువాడు ప్రాణతేజో సుసంపన్నుడే, తేజస్సుతో కూడిన ముఖము కలవాడే ప్రకాశించగలడు. ప్రాణదేవతయే వాక్కు రూపంగా సమస్త జీవులలో ప్రదర్శనమగుచున్నది అని ఎరిగి ప్రాణోపాసన చేయువాడు సమస్త ప్రాణులలో తానే ప్రాణస్వరూపుడే సమస్త జీవులకు ప్రియము అగుచున్నాడు. పవమానము గానరీతులు. ఇప్పుడిక మనము పవమానము అని చెప్పబడే మంత్రముల గానతత్వము గురించి వివరించుకుంటున్నాము. ప్రాణవిజ్ఞానము కొరకై ప్రాంతత్వోపాసన మార్గంగా ఈ విధమైన మూడు మంత్రములు చెప్పబడుచున్నాయి. ఓ ప్రాణేశ్వర, మా విన్నపములు వినండి. అసతో మా సత్ గమయ, మాకు అనుభవముగుచున్న అసత్తు స్వతః లేనిది, మనో సంసార కల్పనచే మాత్రమే ఉన్నట్లు అనిపించేది అసత్తుగా గమనించబడుగాక. ఏది సర్వదా సహజము వాస్తవము అయి ఉన్నదో అట్టి సత్ను స్వానుభవంగా తీర్చిదిద్దండి. మేము ఇప్పుడే ఇక్కడే సత్ కేవలమగు ఉనికి స్వానుభవులము అగుదుముగాక. తమసో మా జ్యోతిః గమయ, మేము అనుభవిస్తున్న అజ్ఞాన నిబిడాంధకారమును ఆత్మ తేజోదీపకాంతిచే తొలగించి ఆత్మజ్యోతి స్థానమునకు మమ్ములను చేర్చండి. నామరూపాత్మక పరిమితమైన దృష్టి అనే మా కంటి దోషమును తొలగించి మేము ఈ విశ్వదృశ్యమును స్వస్వరూపాత్మకమైన స్వయంజ్యోతి తేజోవిలాసముగా దర్శించదముగాక. ఆత్మస్వరూపులమగు మేము ఈ సమస్తమును మా యొక్క ఆత్మజ్యోతి యొక్క తేజోవిస్తార చమత్కారముగా చూచుచుండెదముగాక. మృత్యోహ మా అమృతం గమయ మమ్ములను అనుక్షణిక మార్పు చేర్పుల రూపమగు మృత్యువు నుండి మృత్యువుకు ఆవలి స్థానమగు అమృతత్వమునకు చేర్చండి. జన్మదేహ మృత్యువు మార్పు చేర్పులకు సంబంధించని మా అమృత స్వరూపమగు ఆత్మను సర్వదా సర్వత్రా ధారణ చేయుచుండెదముగాక. అసత్తు నుండి సత్తుకు చేర్చండి అని మంత్రముగ్ధంగా పలుకుచున్నప్పుడు అసత్తే మృత్యువు, సత్తే అమృతము, మా యొక్క మూతమును సత్తు యొక్క సిద్ధిచే అమృతమయం చేయండి. సత్ నేను ఉన్నాను, ఐ ఆమ్ ప్రెజెంట్, ఐ ఎగ్జిట్ సత్ ఉనికి. చిత్ ఎరుక ఆనందము అనుభూతి. మూతము బాహ్యములైనట్టి సంగతి సందర్భ సంబంధ అనుబంధ ఇత్యాది వ్యవహారములలో తన్మయమై మా యొక్క అనునిత్యము పరము బియోండ్ అగు ఉనికిని ఆత్మను సత్ను ఏమరిచి ఉండటము. అమృతము దేహముల రాకపోకలకు తదితర అన్యవిషయములకు సంబంధించని ఆధారపడని సహజమగు స్వస్వరూప సంబంధమైన ఉనికి యందు ఆత్మయందు నిశ్చలమై నిలకడ కలిగి ఉండటము. మృత్యువు నుండి విడివడి అమృతత్వమును దేహముల రాకపోకలకు సంబంధించక ఆవల ఈవల కూడా ప్రకాశమానమయున్న ఆత్మతేజస్సును స్వాభావికమైన ధారణగా కలిగి ఉండటము అమృతత్వము. తమసో మా జ్యోతిర్గమయ అనునప్పుడు కూడా తమస్సు ఆత్మగురించిన చీకటి స్వస్వరూపము సహజరూపము అగు ఆత్మ యొక్క ఔన్నత్యమును ఏమరుచుటయే తమస్సు. మృత్యువు కూడా అదియే. నన్ను అజ్ఞానము నుండి ఆత్మకు సంబంధించిన సుజ్ఞానమునకు చేర్చమని ఉపాసనకు ఉపక్రమిస్తున్నాము. ఫలశ్రుతి పలుకుచున్నాము. మృత్యువే అసత్తు, సత్తే అమృతము, మృత్యువే తమస్సు, సత్తే జ్యోతిర్మయము, అసత్తే తమస్సు, జ్యోతియే సత్తు. సమస్త స్తోత్రముల యోగాభ్యాసముల జ్ఞానమార్గముల భక్తి అనురక్తిల అంతిమ ఆశయము ఈ మూడు మంత్రములైనట్టి అసతోమా సత్ గమయ తమసోమా జ్యోతియః గమయ మృత్యోహ మా అమృతం గమయ అయి ఉన్నది. ఇక తక్కిన దేవతాస్తుతులు ఆరాధనలు ఉపాసనలు మొదలైనవన్నీ కూడా అన్నం బ్రహ్మ అను రూపంగా అనుభవమగుచున్న సమస్తము కూడా అబ్రహ్మముగా ఉపాసించు ప్రయత్నములే అయి ఉన్నాయి. అన్నం బ్రహ్మ, అహం బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ. బ్రాహ్మీ భావన కొరకే అన్యము యొక్క సమస్త స్తుతులు కూడా ఉద్గాత ఉద్దీతము యజమాని ఉద్గాత యజ్ఞము సందర్భములో ప్రాణస్థుతులు ఎలుగెత్తి గానము చేయటానికే యజమానిచే ఎన్నుకోబడినవాడు ఉద్గాత. యజమాని యొక్క ఇష్టమును అనుసరించి ఉద్గానము ఉద్గానము చేయటము ఆయనకు విధి అయి ఉన్నది. యజమాని ఉద్గాత ఉత్కను సప్రాంతత్వమును స్తుతిస్తూ ఉన్నప్పుడు యజమాని యజ్ఞము యొక్క మంత్రార్థములను అసతోమా సద్గమయ మొదలుగా గల మూడు మహావాక్యార్థములను అధి ప్రత్యధి దేవత నామరూపాత్మకంగా భావన చేస్తూ ఉండాలి. అట్లాగే యజ్ఞశాలలోని తక్కిన సభాసదులందరూ కూడా పైన చెప్పుకున్న ఉపాసనా విధులు ఉత్తమ లోకప్రాప్తికి ఆత్మతత్వానుభూతికి సాధన మార్గములే ఉన్నాయి. ఎవ్వరైతే పైన చెప్పిన అసతోమా సద్గమయ ఆదిగా గల మంత్రార్థములను గురుముఖత సశాస్త్రీయంగా ఉపాసిస్తారో అట్టివారు లౌకికమైన సమస్త ప్రయోజనములను అధిగమించి ప్రాణతత్వము ఎరిగినవారే పారలౌకికమగు ప్రాణేశ్వర స్థానమును సిద్ధించుకోగలరు. తామే సమస్త జీవులలో ప్రాణస్వరూపులై సప్రాణానందులు కాగలరు.